ఇప్పుడు నేను చదవబోయేది ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి డాక్టర్ బి శ్రీనివాస చక్రవర్తి గారిచే తెలుగులోనికి అనువదింపబడిన రోదసి అనే పుస్తకం. ఇందులో మొత్తం 4 విభాగాలు ఉన్నాయి. 1 ఎగరటం, 2 శూన్యం, 3 రాకెట్లు, 4 ద్రవ్య ఇంధనపు రాకెట్లు. 1 ఎగరటం. భూమి మీద ఒక చోటు నుండి మరో చోటికి ప్రయాణించడానికి మనుషులు నడుస్తారు, పరిగెత్తుతారు, దుముకుతారు, గెంతుతారు, ఈదుతారు, పాకుతారు, డేకుతారు. గమనానికి 1000 విధానాలు. కానీ ఈ విధానాలు అన్నింటిలోనూ ఇంచుమించు ఎల్లప్పుడూ మనుషుల శరీరాలు నేలకు అంటుకునే ఉంటాయి. గాలిలోనికి గెంతినప్పుడు కూడా కొద్ది క్షణాల సేపు మాత్రమే అలా గాలిలో ఉండి తిరిగి నేల మీదకు దిగుతాం. కానీ జంతువులన్నిటి విషయంలోనూ ఇలా జరగదు. పక్షులు, గబ్బిలాలు, ఈగలు, తూనీగలు గాలిలో ఎగరగలవు. అవి రెక్కలు అల్లారుస్తూ గాలిలో స్థిరంగా నిలుస్తాయి. నేల మనకు ఎలా ఆధారంగా నిలుస్తుందో గాలి వాటికి అలా ఆధారంగా నిలుస్తుంది. ఎగరడంలో గొప్ప స్వేచ్ఛ ఉంది. కొండలు, మిట్టలు ఎక్కనక్కర్లేదు. నదులకి ఎదురీదనక్కర్లేదు. బురదలో పొరలనక్కర్లేదు. హద్దే లేని విశాల వాయువీధులలో హాయిగా సంచరించవచ్చు. చేతులని రెక్కల్లా అల్లార్చి అలా గాలిలోకి ఎగిరిపోవాలన్న మధురమైన ఊహ మనందరి మనసుల్లోనూ ఎక్కడో తప్పక నక్కి ఉంటుంది. వెనకటి రోజుల్లో కూడా ఎగరాలన్న ఆశ మనుషుల్లో బలంగా ఉండేది. ఎగరగలిగే మనుషుల గురించిన గాథలు ఎన్నో ఉన్నాయి. మంత్రం చెబితే చాలు, గాల్లోకి చివ్వులు లేచే తివాచీలు ఉండేవట. రెక్కల గుర్రమెక్కి రివ్వున ఆకాశంలోకి దూసుకుపోయే వీరులు ఉండేవారట. ఎగరటం గురించి ఓ ప్రసిద్ధ కథని 2500 ఏళ్ల క్రితం గ్రీకులు చెప్పుకునేవారు. డేడలన్ అనే ప్రతిభాశాలి అయిన ఓ శాస్త్రవేత్త ఉండేవాడట. అతడి కొడుకు ఇకరస్ని క్రీట్కి దరిదాపుల్లోనే ఓ దీవి మీద నిర్బంధించారట. డేడలన్ వద్ద పడవలేదు కనుక ద్వీపం నుండి తప్పించుకోవడానికి తన కోసం, తన కొడుకు కోసం చెక్కరెక్కలు నిర్మించాడు. చెక్కతో తేలికైన పంజరం లాంటిది నిర్మించాడు. దానికి మైనపు పూత పూసి అందులో పక్షి ఈకలని గుచ్చాడు. అలా రెక్కలు కట్టుకొని తన కొడుకు వద్ద వాలాడు. తండ్రి కొడుకులు ఇద్దరూ రెక్కలు కట్టుకుని తప్పించుకున్నారు. అక్కడి నుంచి డేడలస్ 805 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిసిలీ నగరం చేరుకున్నాడు. కానీ ఎగిరే ఉత్సాహంలో అలా పైపైకి ఎగురుతూ పోయాడు. అలా పైపైకి ఎగురుతూ సూర్యుడిని సమీపించగా ఆ వేడికి మైనం కరిగిపోసాగింది. రెక్కలకు అంటించిన ఈకలు ఊడి నేలరాలసాగాయి. భూమి మీద నుండి మరీ ఎత్తుకు ఎగరపోయిన ఇకరన్ భూమిని శాశ్వతంగా విడిచిపెట్టాడు. అయితే ఈ కథ నిస్సందేహంగా అసంభవం. కేవలం రెక్కల సహాయంతో ఎగరలేం. ఆ రెక్కలకి ఈకలు ఉన్నా కూడా సరిపోదు. ఆ రెక్కలని అల్లారుస్తూ శరీరాన్ని గాల్లోకి లేపగల ఖండపుష్టి ఉందా లేదా అన్నదే ప్రశ్న. జంతువు బరువు ఎక్కువ అవుతున్న కొద్దీ దాన్ని పైకెత్తగల కండల బలం కూడా ఎక్కువై ఉండాలి. మామూలుగా జంతువులకు ఉండే కండబలానికి 22 కిలోలకు మించి బరువు ఉన్న జంతువు గాల్లో ఎగరలేదు. రెక్కలు అల్లారుస్తూ ఏ మనిషి గాల్లోకి ఎగరలేడు. ఇక గుర్రం అయితే ససేమీరా ఎగరలేదు.